అగ్నిం వా ఏతస్య శరీరం గచ్ఛతి సోమకం రసో వరుణయేనం వరుణ పాశేన గృహ్ణాది సరస్వతీం వాగ్నా విష్ణో ఆత్మానస్య జ్యోగామయతి జ్యోగామయావేస్యాద్యో వా కామనేత సర్వమాయుర్యామితి తస్మాదేతామిత్యం సర్వమేధాగ్నేయమష్టాకపాలకం సౌమ్యం చలం వారుణం దశకపాలకం సారస్వతం చలుమా వైష్ణవమేకాదశకపాలమగ్నేరేవాస్య శరీరం నిష్క్రీణాది సోమాద్రసం వారుణేనైవేనం వరుణ పాశాన్ముంచతి సారస్వతేన వాచం దధాత్యజ్ఞ సర్వా దేవతా విష్ణుర్యజ్ఞో దేవతాభిశ్చైవేనై యజ్ఞేన చ భిషద్యద్వితయదేతా సద్భవతి జీవత్తేవయాన్నవమైతన్నవమేతమభవతిమవేక్ష రూపమేవాతన్మహిమానం వ్యాజశ్చేష్నో ప్రాణోదేత్యాహాశ్వినో వై దేవానాం భిషజౌదాభ్యామేవాస్మై భేషజం కరోతీంద్రస్య ప్రాణోదేత్యాహేంద్రియమేవాస్మిన్నేతేన దధాతి మిత్రావరుణయో ప్రాణోదేత్యాహ ప్రాణాభానావేవాస్మిన్నేతేన దధాతి విశ్వేదాన్ దేవా ప్రాణోదేత్యాహ వీర్యమేవాస్మిన్నేతేన దధాతి ఘృతస్య ధారామృతస్య పంథామిత్యాహ యథా యజురేవేతత్పావమానేన త్వాస్తోమేనేత్యాహ ప్రాణమేవాస్మిన్నేతేన దధాతి బృహద్రథంతరయోస్తోమేనేత్యాహౌదయేవాస్మిన్నేతేన దధాత్యగ్నేస్త్వామాత్రయేత్యాహాత్మాన మేవాస్మిన్నేతేన దృత్పిజపర్యాహుర్యావంతగేవర్తిజస్తయేనం విడజ్జంతి బ్రహ్మణో హస్తమన్వారభ్య పర్యాహురే కథైవ యజమాన ఆయుర్దధతి దేవతస్య తద్ధిరణ్యాద్ధిరన్నిష్పిభక్త్యాయుర్వే ఘృతమమృతం హిరణ్యమమృతా దేవాయుర్నిష్పిపతి శతమానం భవతి శతాయః పురుషః శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టత్యసో ఖలు యావతే సమాయేష్యన్మన్యే తావన్మానజ్ఞ స్యాత్ సమృద్ధ్యాయుమమజ్ఞాయుదే వర్తతే కృతేవాస్మిన్వర్చో దధాతి విశ్వే దేవా జలదశ్చర్యథాధరిత్యాహ జలదశ్చిమేవేనం కరోత్యగ్నిరాయుష్మాని విహస్తం గృహ్ణాత్తే వై దేవా ఆయుష్మంతస్తగేవాస్మిన్నాయుర్దధతి సర్వమాయుదేవి ప్రజాపతిర్వరుణాయాశ్వమనగచ్చస్వాన్ దేవతామాచ్చత్సపర్యదేర్యదేతం వారుణం చతుష్కపాలమపశ్యప్తం నిరవమత్తతో వేద వరుణ పాశాలముఖ్యత వరుణో వా ఏతం గృహ్ణాదియోశ్వం ప్రతి గృహ్ణాదియావతోశ్వాన్ ప్రతి గృహ్ణీయాప్తావతో వారుణాన్ చతుష్కపాదాన్ నిర్వవేద్వరుణమేవాయన భాగధేయేనోపధావతి వరుణ పాశాన్ముంచతి చతుష్కపాలా భవంతి చతుష్కాధ్యమృద్ధ్యాగమతిరిక్తం నిర్వపేమేవ ప్రతిగ్రాహే భవతియం బాణాభ్యేది తస్మాదేవ వరుణ పాశాన్ముచ్యతే యజ్ఞపరం ప్రతిగ్రాహే స్యాత్ శౌర్యమేకపాలమనునిర్వవేదమునేవాదిత్యముచ్చారం కురుతే పోవృతమవేత్యప్సువై వరుణ సాక్షాదేవ వరుణమవే త్రీరంచలం పునరే నిర్వేదప్సుజో నిర్వాష్పస్వామేవైనయోలింగమయనకం శాంత ఉపతిష్టతే యావామింద్రావరుణాయ ధవ్యాతనోస్తమగుంహతోముంచయ్యావామింద్రావరుణాక్షస్యాతేజస్యాతనోస్తమగుంహతోముంచయ్యో వామింద్రావరుణావగ్నౌ శ్రావస్తంబామేతేనావయజేయో వామింద్రావరుణాద్విపాత్సు పశుషుదృష్పాత్సు గోష్ఠేషోషేదు వనస్పతిశుస్తామస్తంబామేతేనావయజ ఇంద్రో వామేతుస్తే ఇంద్రియేణావక్రామ నివరుణయేణం వరుణ భాషే ఇంద్రేణ గృహ్ణాదిగ పాత్మనాగృహీతో భవతి పాత్మనాగృహీత స్యాత్తస్మాగేతామేంద్రాపరుణీంపయస్యాన్యర్వేరింద్రేవాస్మిన్నింద్రియం దధాది వరుణయేనం వరుణపాదాన్ముంచతి పయస్యాభవతిపయోగిమాయే తస్మాదపక్రామత్యథైత పాత్మనాగృహీతోయ ప్రయస్యాభవతిపయేవాస్మిన్ పురోడాజమవదధాత్యాత్మన్వంతమేవేనం కరోత్యసో ఆయుధనమేవమేవ చతుర్ధావ్యోహతి దిక్ష్వేవ ప్రతిష్టతి పునస్తమోహతి దిగ్భయేనాత్మై భేషజం కరోతి నమోహ్యావద్యతి యథా విద్ధం నిష్క్రందతి తాదృగేవ తద్వామింద్రావరుణావర్ధమోత్రావస్త్రం వా మేతేనావేదైత్యాహ దృష్ట్యా ఏవైనం పాద్యో వామింద్రావరుణా ప్రజా ఉపదేవనీయాస్తాదేవాస్మై వరుణ పాదాన్ ముంచతి సప్రవన్నికావ్యేంద్రం వా విశ్వతస్పరేంద్రం నరః పన్న స్తోమ విశ్వతో రక్షారాజన్నఘాయతః నరిష్యే త్వావదస్తకాః యాతే ధామాని దివ్యా పృథివ్యాయ్యా పర్వతేష్వోషధేష్వప్సు తేభిర్నా విశ్వే సుమనారేణం రాజన్ సోమ ప్రతిహవ్యాగృభాయ అగ్నేనో మాసవేదసాసు దేవనసంగిరః వందే భద్రామభూవసు యువమేతాని వీరోజనాన్యగ్నిష్ట సోమసక్రతో అసత్తం యువగం సింధోగం రభితస్తేన భద్రాదగ్నేషో మాపముంచదంగ్రభీతాన్ అగ్నేషో మా వివగం సుమేషునతం వృషణాహవం ప్రతిసోక్తాని హర్యతం భవదం దాసుదేవయః ఆన్యం దివో మా దరిష్వాజ భారామత్రాదన్యం పరిశ్యేనో అద్రేః అగ్నేషో మా బ్రహ్మణా వావధానోరింగ్యజ్ఞాయ చక్రసురులోకం అగ్నేశో మా హరిష ప్రస్థితస్య వేదగం హర్యగం వృషణాజుషేషామానా స్వబాహి భోజమతాయమానాయో ఆప్యాయ స్వసంతే జనానా గణపతిగం హవామహే కవిం కవీనాపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పదహార శృణ్వన్నోతిభిస్తేన సాదనం సయుజ్జనేన స విషాదజన్మనాథపుత్రేర్వాజం భరతేధనాదిభిః దేవానాయ్య పితరమాదివాదరి శ్రద్ధామనాహవిషా బ్రహ్మణస్పతిం సత్వభాసరగ్వదా గణేన వనగుండులోజఫలికగుండవేణ బృహస్పతిరుస్త్రియాహవ్యసో దక్కనిక్కనద్వాపశతేరుదాజరే మరుతో యద్ధవో దివో యావశ్శర్మ అర్యమాయాదివిషభక్తుష్పాన్ దాదావసూనాం పురుహోతో అరిహన్ సహస్రాక్షోగోద్రభిర్గద్రబాహురస్మాదు దేవోద్రవిణం దధాతు ఏతేర్యమన్ బహవో దేవజానా పంథానో రాజం దివ ఆచరంతి ఏభిర్నో దేవమధిశర్మ యక్షసన్నలేధిపదేశం చతుష్పదే బుద్ధ్రాజగ్రమంగిరోభిర్గృణానామి పర్వతస్థృంహితాన్యైరజ రుజగ్రోధాగుంసి కృత్రిమాహాన్యేదాగుం సోమస్య తామదయుందష్టకార బుద్ధ్రాజగ్రేణ విమాయమానైర్వజ్రేణ ఖాన్యతృణం నదీనా వృథాదుజర్పతిభిర్దీర్ఘయాతే సోమస్య తామదయుందష్టకార ప్రయోజ్ఞే విద్వాగుం అస్య బంధం విశ్వాని దేవో జలిమా విభక్తి బ్రహ్మ బ్రహ్మణ ఉద్యభార మధ్యాభిప్రదస్థౌ మహాన్ మహీరస్తభాగ్యజాతోద్యాగం సద్మపార్థివం చరజ సముద్రాదాగ్యధనుషాభ్యగ్రం బృహస్పతిర్దేవదాయస్య సమ్రాట్ బుద్ధాద్యోగ్రమభ్యత్యోజసా బృహస్పతిమా వివాసంతి దేవాః భినద్వలం విపురోధర్దరేతి కణిక్రతత్సువరపోజిగాయ ఓం. దేవా మనుష్యా పితరస్తేన్యతరాక్షాగంసి విషాదాస్తేన్యదస్తేవానాదం పంగోహితమగుర్వంత్రక్షాగం నిరాత్రేభిరంతాన్ శుభ్రాన్ మృతానభివ్యోచ్చే దేవా విదుర్యో వై నోయం మ్రియతే రక్షాగం ద్వివాగిమాం భ్రంతే దితే రక్షాగస్య వామందయం దయాన్యబ్రువన్ వరామృణామహేయసురాంజయామదన్న సహాసృతమోరాంజిత్వా రక్షాగస్య వామదం దదాని రక్షాగస్య నితమకర్తేతి సమంతం దేవాన్ పర్యవిశంతే దేవా అగ్నావనాథంతతే ప్రవదే పురోడాసమష్టాకపారం నిరవన్నగ్నయే విభాధవదే ప్రతీకపదే ప్రవదే నిరవమనియాన్యేవ పురస్తాద్రక్షాగస్యాసంతాని ప్రాణుదంతయదగ్నయే విభాధవదేయాన్యేవాభితో రక్షాగస్యాసంతాని నవ్యబాధంతయదగ్నయే ప్రతీకపదేయాన్యేవస్తాద్రక్షాగస్యాసంతాని నాపారుదంతతో దేవాభవన్ పరాసురాయో భ్రాతృవ్యవాన్ స్యాత్సస్పర్ధమానగేతయ్యాయజేతాగ్నయే ప్రవదే పురోడాసమష్టాకపాలం నిర్వవేదగ్నయే విభాధవదేగ్నయే ప్రతీకపదేయదగ్నయే ప్రవదే నిర్వపదిగేదాస్మాచ్ఛయాన్ భ్రాతృవ్యస్తంతేన ప్రణుదవేయదగ్నయే విభాధవదేయదేవైనేన సుజంకంతేన విభాధదేయదగ్నయే ప్రతీకపదేయదేవాస్మాత్ పాపీయాన్ తంతే నాపనుదతే ప్రశ్రేయాగం సంభ్రాతుర్యం నుదతేతి సుజం గ్రామ దినైనం పాపీయానాత్మోదియేవం విద్వానేకయేత్యాగజతే దేవాసురా సంయత్తా సంతే దేవా అబ్రువలయో మా వీర్యావత్తమస్తమను సమారభామహా ఇది తయింద్రమబ్రువన్వం వైనా వీర్యావత్తమోధిత్వామను సమారభామహా ఇది యోబ్రవీత్తి స్రోమ ఇమాస్తనవో వీర్యావతేస్తా ప్రేణేతా సాధులా నపి భవిష్యచేతి తా వై బ్రూహేత్యబ్రువన్ నియమగం హోమి గియం విమృధేమింద్రియావతేత్యబ్ర ఇంద్రాయాగం హోమజ పురోడాసమేకాదశకపాలన్యరవపన్నింద్రాయ వై వృధాయేంద్రాయేంద్రియావతేగలింద్రాయాగం హోమజ నిరవపన్నగంహగేవేనాముచ్చందయలింద్రాయ వై వృధాయ మృధగేవేనాపాహైరింద్రాయేంద్రియావతేంద్రియమేవ జైనాత్మన్న దశత్రయస్త్రిగం సప్తపాలం పురోడాసన్యరవపన్త్రయస్త్రిగం సద్వై దేవతాస్తా ఇంద్ర ఆత్మన్న సమారంభయ సభోత్తేతాం వావదేవా విజిలిముత్తమామధురైర్గజయం దయోభ్రాతుర్వ్యవాన్ స్యాత్ సస్పర్ధమాన ఏతయేత్యాయ జయేంద్రాయాగం హోమజే పురోణాజమేకాదశకపాలం నిర్వపేదింద్రాయ వై మృధాయేంద్రాయేంద్రియావతేగం హసావాగేషీతోయస్మాశ్రయాన్ భ్రాతుర్వ్యో విదింద్రాయాగం హోమజే నిర్వప ప్రత్యగంహతేవేనముచ్యతే మృధావాగేషోభిన్నో యస్మాత్ సమానే స్వన్యశ్రేయాభ్యాతృవ్యో ఇదింద్రాయ వై మృధాయ మృధగేవేనావహదేవిదింద్రాయేంద్రియావతేంద్రియమేవేనాత్మన్ధత్తే త్రయత్రిగుంశర్కపాలం పురాణాన్నిర్వపతి త్రయత్రిగుంశద్వే దేవతాస్తారేవ విజమాన ఆత్మన్నను సమారంభయతే భోగేదా విజిర్నామేం విద్వానేతయేత్యాగతమామేవ విజిగం భ్రాతృవ్యేణ విజయతే దేవాసురా సంయత్తాయత్రోజోబలమింద్రియం వీర్యం ప్రజాం పదోన్ సంగ్రహ్యాదాయ వక్రం వ్యాధిష్టత్తే మన్యంతయసలానువాయముపావచ్చరితం భవిష్యంతే జితాం వ్యక్వయంత విశ్వకర్మన్నితి దేవాదాభీర్యసురాస్సానాన్యతరాగశ్చనోపావర్తత దేవాలేత విష్ణమధి సర్వాయుర విభోరిలావదేవాహునామోజాబలమింద్రియం ప్రజాం పశూన వృంజయద్గాయత్ర వక్రమ్యాతిష్టత్తస్మాజయతాంగాయత్రీ జ్యేష్ఠిమాహుస్సంవత్సరో వే గాయత్రీ సంవత్సరో వే తద వక్రమ్యాతిష్టత్తయాసురామోజాబలమింద్రియం వేర్యం ప్రజాం పశూన వృంజతస్మాజేతాగం సంవర్గయ్యేష్ఠిమాహుర్యాభ్యాగ్రవ్యమాన్ స్యాత్తస్పర్ధమానమేతయేత్యాగయేతాగ్రయేసంభర్గాయ పురోజాగమట్టాగపాదన్యర్వేత్తగం సృతమాసన్నమేతేన యజుషాభిమృషేదోదగేవ బలమింద్రియం వీర్యం ప్రజాం పశూన్ భ్రాతుర్యస్య వృంతే భవత్యాత్మనా పరాస్య భ్రాతుర్యో భవతి ప్రజాపద ప్రజా అసృజత అస్మాత్ పరాజేరాయంతాయత్రావసంతతో ఘర్మదురక్షత్తావృహస్పతిష్టాన్ భవే తాగుంభ్రవేద్ బృహస్పతిరణయా ప్రతిష్టాన్యసత్వా ప్రజా ఉపావత్స్యంతే నిలం ప్రాతిష్టత్తలో వే ప్రజాపతిం ప్రజా ఉపావర్తంతయ ప్రజాకామస్యాత్తస్మాదేతం ప్రజాపత్యంగాముదంచలన్యరుడవే ప్రజాపతిమేవస్తేన భాగేనోపధావతి సేవాస్మై ప్రజా ప్రజనయతి ప్రజాపతి పశూన సృజనేష్టా పరాంగాయంతేయత్రావసంతతో గర్భృజక్షట్టాన్ పూషాకాన్ భవేతాగుం సూషానయామా ప్రతిష్టా సప్తా పశవసంకేతి మాం ప్రతిష్ఠేతి సోమా ప్రవేన్మహవాష్టమచ్చ ప్రతిష్టానేత్యబ్రవేత్త ప్రాతిష్టత్తతో వే ప్రజాపతిం పశవ ఉపావర్తంతయః పశుకామస్యాత్తస్మాదేతగం సోమాపౌష్ణంగాన్ముతం చరన్నుర్వరే సోమాభూషణామేవస్తేన భాగధేయేనోపధావదితామేవాస్మై పశూన్ ప్రజనయతస్వామో వేరేతోథా పూషా పశూనాం ప్రజనయితా సోమయేవాస్మై రేతోదధాది పూషా పశూన్ ప్రజనయతి అగ్నే గోభిర్న ఆగహీంద్రో పుష్ట్యాయుషస్పనః ఇంద్రో ధర్తా గృహేషుణః సవితాయస్స హస్త్రియస్తనో గృహేషురారణత్ ఆపూషాగే త్వావసు ధాతా దదాతు నో రయమీషా నో జగదస్పతిః సః పూర్ణేన భావనత్ పుష్టాయో వృషభో వృషాసనో గృహేషురారణత్ సహస్రేణాయుతేన చ ఏన దేవా అమృతం దీర్ఘగ్యశ్రవో దివ్యైరయంత రాయస్పోషత్వమస్మభ్యంగవాన్ కుర్మిం జీవసాయువస్మ అగ్నిర్గ్రహపతి స్తోమో విశ్వవనస్సు వితాసు మేధా స్వాహ అగ్నిగ్రహపతేయస్తే హృత్యా భాగస్తేన సహ ఓజ ఆక్రమమానాయ దేహి శ్రేష్ఠ్యా ప్రసోమాయోషం మూర్ధా భూయా సగ్గస్వాహ చిత్రయా యజేత పశురామయ్యం వే చిత్రాయ ద్వాస్యాం విశ్వం భూతమధి ప్రజాయేతేనేయం చిత్రాయ ఏవం విద్వాగశ్చిత్రయా పశురామో యజతే ప్రజయా పశుధర్మిథునేర్జాయతే ప్రైవాగ్నేయేన వాపయజేత సౌమ్యేన దధాతిరేతగేవ హితం తుష్టా రూపాణి వికరోతి సారస్పదో భవత ఏతద్వై దైవ్యం మిథునం దైవ్యమేవాస్మై మిథునం మధ్యతో తథాపుష్ట్యే ప్రజననాయ జనే బాల్యే జవద్భవతి వాగ్వేషనే బాలే పుష్ట్య ఖలు మే భాగ్పుష్ట్యమేవ వాచముపేంద్రవోత్తమోభవతి తేనైవ తన్మిథునగం సప్తైతాని భవేగంషి భవంతి సప్త గ్రామ్యా పశవ సప్తారణ్యా సప్త ఛందాగస్భయస్యావరుద్ధ్యా చైత ఆహురేర్జుహోచేతే మే దేవా పుష్ట్యపదయస్తమేవ స్మిన్ పుష్ట్యం దశతి పుష్ట్యతి ప్రజయా వజుభిరసోదేతాహుయే ప్రతిష్ఠిత్యై మారుతమసి మరుతామో జోపాం ధారాభ్యంభిరమయత మరుదశ్యేన మాగినం మనోజవ సంభృణగుం సువృత్యం ఏన శబ్దముగ్రమవదృష్టమే జగదశ్వినా పరిధత్తగ్ స్వస్తి పురో భాతో వర్షన్ జిన్వరావృత్స్వాహ వాతావద్వర్షన్నుగ్రరావృత్స్వాహ స్తనయన్ వర్షన్ భీమరావృత్స్వాహ సన్యవస్థోర్జన్ విద్యుద్వర్షన్ దేశరావృత్స్వాహ దినాత్రం వర్షన్ మూర్తిరావృత్స్వాహ బహుహాయమ వృషాది శృతరావృత్స్వాహ జపదివర్షన్ విరాడావృత్స్వాహ వస్థోర్జన్ విద్యుద్వర్షన్ భూతరావృత్స్వాహ మాందావాసాశ్వన్ ోరజిరాజుష్మదేస్తమస్పదేందే సుభేనా మిత్రభృత క్షత్రభృత స్వరాయమావతాశ్వసానమృష్ట్యే త్వోపణ్యామి దేవావసవ్యా అగ్నే సోమసూర్య దేవాశర్మ్యా మిత్రవరుణార్యమన్ దేవాస్ సపీతయోపాన్న పాదాసుహేమన్ ముద్రోదత్తోదిభ్యందివ పర్జన్యాందరిక్షా పృథివ్యాతోనామృత్యావదామకృణ్వంతి పర్జన్యేనోదవాహేనంతే ఆయన్నరస్దానవోదాసుషదివ కోశమృత్యమో పర్జన్యాసృజంతిరోదసే అనుధన్వనాయంతి వృష్టయ ఉదీరయథా మరుదస్తమగ్నో యూయం వృష్టిం వర్షయథా పురేషిణ నవోదస్రా ఉపదస్సంతి ధేనవః శుభం యాతామనురథా అవృత్సత వృష్టిం దివ ఆభ్యస్తముద్రం ప్రణా అబ్జాజప్రథమజామదమతిసముద్రియం ఉన్నం భయ పృథివీం భిన్ధేజం దివ్యం నభః ముద్రా దివ్యస్త నో దేహీశా నో విసృజాదృజం ఏ దేవాది విభాగాయేంద్రక్షభాగాయ పృథివిభాగా ఇమం యజ్ఞమవంతుత ఇదం క్షేత్రమాపి సంతుత ఇదం క్షేత్రమనువిశంతో మారుతమసి మరురామో జగిజ కృష్ణం వాస కృష్ణదోషం పరిధత్త ఏతద్వే వృష్టే రూపగం సలోపయే భూత్వా పర్జన్యం వరిధిగజ నమయత మరుదశ్చేన మాయినమితి పశ్చాద్వాతం పృథివీమ దిపురో భాతమేవ జనయతి పరిణశ్యావరుద్ధే వాత నామాని జుహోతి వాయుర్వే వృష్ట్యా ఈశ వాయుమేవ స్వేన భాగధేయేనోపధావతి ఏవాస్మై పర్జన్యం వరిధయద్గట్టో జుహో ోవాంతర దిశా దిగ్భగేవ వృష్టిం సంవృత్యాగతి కృష్ణాదివాకరంతర్వేది సంయోచ్చపరధ్యయదీనామద్యమానాగుంశీర్షాని పరాపదంతే ఖర్జోరా అభవంతే సాగుంసమూర్ధ్వపదత్తాని కరీరాణ్యభవన్ సౌమ్యాని మై కరీరాని సౌమ్యా ఖలు వా ఆహుతర్భివో వృష్టిం చావయతి యత్కరీరాణి భవంతి సౌమ్యైవాహుత్యాదివో వృష్టిమవరంధే మధుదా సంయోహత్యపాం వాగేషవోషధీ నాగుంసోయన్మద్భ్యగేవోషధేభ్యోషధేభ్యో వృష్టిం నిలయతి మాం దావాసావితి సంయోగి నామధేయై దేవై నాచ్చైత్యసోయ ేమేనామేగీరాచ్యాయతి విష్ణోశ్వస్య సందానమతిష్టే కోపనక్యామేత్యాహ వృషా వా అశ్వవృషా పర్జన్య కృష్ణయవ ఖలు వే భోక్తా వర్షతి రూపే నైవే నగుం సమర్థయతి వర్షస్యావరుధ్యై దేవాసవ్యా దేవాశర్మ్యా దేవాసీరీత్యాబ్రాది దేవతాభిరేవాన్వహం వృష్టిమిచ్చతి యది వర్షే తావత్తేవ్యంగతి నవర్షే స్వభూతే హవిర్నిర్వేదహోరాత్రే వై మిత్రావరుణావహోరాత్రాభ్యాం ఖలు వై పర్జన్యా వర్షది నష్టం బాహిది వా వర్షది మిత్రావరుణా స్వేన భాగధేయేనాపధావతి ేవాస్మా అహోరాత్రాభ్యాం పర్జన్యం పరిణయతోగ్నే ధామచ్చతే పురోణాచమష్టాకపాలం నిర్వవేం మారుతగం సప్తకపాలకం సౌర్యమేకపాలమగ్నిర్వా ఇదో వృత్తిముదీరయతి మరుదసృష్టాన్నయంతి యథా ఖలు వాదిత్య ప్రత్యాంగ్రస్మభ్యః పర్యావర్తతేథ వర్షతి ధామచ్చతి ఖలు వే భోక్తా వర్షత్రేతా వై దేవదారుష్ట్యా ఈశదేతాయేవ స్వేన భాగధేయేనోపధావతి తామేవాస్మై పర్జన్యం వర్షయన్ పితావర్షిష్యన్ వర్షత్రేవ సుజా వృష్టిం దివాభ్యః సముద్రం వృణేత్యా హేమాశ్చైవామోశ్చాపః సమర్థయత్యసో ఆభిరేవామోరక్షేత్యబ్జాది ప్రథమజా ఫలమది సముద్రిగమిత్యాహ యథాయుషదేవేషున్నం భయ పృథివీమిది వర్షాత్వాన్యుహోత్యేషా వా వోషీనాష్టయేమ వయమాచావయ దేవాభాగాది కృష్ణాజినమవధూనో భీమయేవాస్మై లోకా ప్రీతా అభేష్టా భవంతి సర్వాన్షందాకస్తేతస్యామిష్ట్యా మనోజ్జానేత్యాహస్తృష్టభోవాయేతద్ధైర్యం యత్ కకుభావన్వాహతే నైవ సర్వాన్షందాకస్య వరుంధే గాయత్రీ వా ఏషాయ దుష్నిహాయాని యధ్యక్షరాణి యతుష్పాదయేవతే వశమోగసా పురోడాశే పురోడాశ ఏమేవ తద్యదృక్ష్యక్షరాణిగత్యా పరిదధ్యాదం యజ్ఞమయ దృష్టుభా పరిదధాదేంద్రియం వై వీర్యం దృష్టుగేంద్రియ వీర్యయజ్ఞం ప్రతిష్టాపయ దినాంతం గమయత్రే దేవాదినాత్రే రథస్థే నిత్రువత్యా పరిదధాది సరో భక్వాయ సర్వో వాషయజ్ఞోయత్రే ధాతవీయం కామాయ కామాయ ప్రయుజ్యతే సర్వేభ్యో హి ేభ్యో యజ్ఞ ప్రయుజ్యతేధాతమీయేతాభితర సర్వో వాగేషయజ్ఞో ఎత్రేధాతమీయకం సర్వేణైనయజ్ఞేనాభితరది శృణతయేనేతయజేతాభితర్యమాణ సర్వో వాగేషయజ్ఞో ఎత్రేధాతమీయకం సర్వేణైవ యజ్ఞేన యజతేనైనమభితరన్ శృణతయేతయైవ యజేత సహస్రేణ యక్షమాణ ప్రజాతమేవైన ేణేజానోంతం వాగేష పశూనాం గచ్చతి సహస్రేణ యజతే ప్రజాపతి ఖలు వే పశూన సుచరణాగస్త్రీధాతమీయేణైవాసుచరయేవం విద్వాగస్త్రీధాతమీయేన పశుకామో యజతే యస్మాదేవయోనే ప్రజాపతి పశూన సృజతస్మాదేవైనాన్ సృజతౌవైనముత్తరగం సహస్రం నమతి దేవతాభ్యో వాయేషావృష్టదేయో ేధాతమీయేణయజేత సర్వో వాగేషయజ్ఞో యత్రేధాతమీయకం సర్వేణైవ యజ్ఞేన యజతేన దేవతాభ్యావృష్టయే ద్వాదశకపాల పురోడాశో భవతి త్రయస్తుదుష్కపాలాత్రిష్టవర్ధత్వా యత్రయః పురోడాశా భవంతి త్రయమే లోకా ఏషాం లోకానామాప్యా ఉత్తర ఉత్తరోజ్జాయాం భవత్తేవ విమహీమే లోకాయమయో మధ్యగేతద్వా అంతరిక్షస్య రూపకం సమర్థే సర్వేణామభిగమయన్నవద్యత్సంవత్కారకం హిరణ్యం దదాతి చేతకే వావరుంధే దార్క్యం దదాతి పశూనే వావరుంధే ధేనుం దదాతి దాశిషకే వావరుంధే సాంనో వాగేషవర్ణో యద్ధిరణ్యం యజుషాం దార్క్యముక్తామదానాం ధేనురేతానేవ సర్వానవర్ణానవరుంధే ష్టాహతమృత్రోగేంద్రగం సోమమాహరక్తస్మిన్నింద్ర ఉపహవమే శతన్నోపాయత పుత్రం మే వధేరి సరేజ్ఞమే శశం కృత్వా ప్రాసహ సోమమలి భక్తస్తయదత్త శిష్యరతాహవనీయముఖ ప్రావర్తయ స్వాహేంద్రశత్రువర్ధస్తే దిశయావదోర్ధ పరా విధ్యతి తావది స్వయమేవ వ్యరమద యతి మాతావత్ ప్రమణమాధేత్యతి మాతావదధ్యగ్నేనాధే భవత్సగిషు మాత్రమిషు మాత్రం విష్మంగవర్ధదశయిమాన్ లోకాన వృణోర్జయిమాన్ లోకాన వృణోర్జవృత్రస్య వృత్రద్వందం పాదింద్రామిభేద విద్వష్టా తస్మై త్వష్టావజ్రమధిం దత్తభో వై సమగ్రహాభిస్తముద్యం దున్నాశక్నోదథ వేతరి విష్ణురమ్యా దేవతాభి స్వ హీతమాహరిష్ట్యా భోజేనాయమిదమిది సవిష్మత్రేధాత్మానం విన్యధత్త పృథివ్యాన్ తృతీయమంతరిక్షే తృతీయం దివి తృతీయమభిమర్యా భర్తృథివ్యాం తృతీయమాసేత్రేంద్రవజ్రముదగచ్చద్విష్మస్థితస్వాప్రమేన్మామే ప్రహారస్తి వా ఇదం మయి వీర్యం దత్తే ప్రదాస్యామేషి తదస్మే ప్రాయచ్ఛత్త ప్రత్యగృహాదామేదిద్యక్షవేదిప్రాయచ్ఛత్తద్యక్ష ప్రత్యగృహాదస్మాస్మింద్రగేంద్రియం దాత్యదిగదంతరిక్షే తృతీయమాసేత్రేంద్రవజ్రముదగచ్చద్విష్మస్థితస్వాబ్రవేన్మామే ప్రహారస్తి వా ఇదం మయి వీర్యం దత్తే ప్రదాస్యామేషి తదస్మే ప్రాయచ్ఛత్త ప్రత్యగృహాద్ధర్మాధాయిదవ్యష్ణవేదిప్రాయచ్ఛత్తద్వ్యష్ణ ప్రత్యగృహాస్మాన్మింద్రగేంద్రియం దాత్విదిగద్భిమాభేత్తేనేంద్రవజ్రముదయచ్చద్విష్ణమస్థితస్వాబ్రవేన్మామే ప్రహారేనాహమిదమస్మి దత్తే ప్రదాస్యామే ధృత్వే ఇత్యబ్రవీత్ సంధాంతు సంధావహే తామేవ ప్రవిశాదీతి జన్మాం ప్రవిశేష్టిం మా భుంజామిత్యబ్రవీత్ తామేవేంధీయత భోగాయ త్వాం ప్రవిశేయమిత్యబ్రవీత్ తం వృత్త ప్రావిశదుదరం వే వృత్రః క్షుత్ఖలు వే మనుష్యస్య భ్రాతృవ్యోగేవం వే దహంతి కృతం భ్రాతృవ్యం తదస్మై ప్రాయచ్ఛత్త ప్రత్యగృహాత్కర్మాధావిది తద్విష్టవేది ప్రాయచ్ఛత్త ప్రత్యగృహాదస్మాత్ంద్రియం దాత్మిగత్ర ప్రాయచ్ఛత్ర ప్రత్యగృహాత్తృధాధుత్వ్యన్వదక్షణవేభిప్రాయచ్ఛత్తస్మాదేంద్రావేష్టమగం హవిర్భవదిగద్వాదంకింజదస్మై తత్ప్రాయచ్ఛత్రస్తామానయజోగం త్రిసహస్రం వాస్మై తత్ప్రాయచ్ఛత్తస్మాత్ సహస్రదక్షిణం దేవాజన్యాజమానాద్విభగస్తమంతరేవసంతాంనాపౌభాన్ సవాగేషోపోజాయతే యద్రాజన్యో యద్వాషోనభోజాయత వృత్తాంఘ్నిస్తరేత్యంకామయతరాజన్యమనభోజాయత వృత్తాంఘ్నిస్తరేతిస్మాగేతమైంద్రామాదిహస్పత్యంతరేంద్రో వేరాజన్యో బ్రహ్మ బృహస్పతిర్బ్రహ్మణైనందాంపోంభనాన్ ముంచతి హిరణ్యయందామదక్షిణా సాక్షాదేవైనందాంపోంభనాన్ ముంచతి నమో నమో భవతి జాయమానోన్నాకేతుర్షధామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాం ప్రదీర్ఘమాయు యమాదిత్యాగుంసుమాయమక్షితమక్షితయపిబంతి తేన నో రాజా వరుణా బృహస్పతిరాత్యాగయంతు భువనస్య గోపాః రాజ్యాహం విహిత్వమింద్రాశిరాజోతోదీర్చాం వృత్రహం వృత్రహాసి యత్రయంతి స్తోత్యాస్తజ్జితంతే దక్షిణతోపశ్రయేధిహవ్యః ఇంద్రోజయాదిరపరాజయా తామధిరాజో రాజసురాజయాది విశ్వాహి భూయా ప్రతనా అభిక్తేరుపసద్యో నమస్యో యథాసత్ అస్యే దేవ ప్రతిజయమహిత్వం దివ పృథివ్యా పర్యంతరిక్షాత్ స్వరాయింద్రోతమా విశ్వగోత్తస్వరిరమత్రోపవక్షేరణాయ అభిత్వాసూరణో నమో దుగ్ధాయవ ధేనవః ఈశానమస్త జగదస్సు భర్తృశమీశానమింద్రతస్థుష స్వామిద్ది హవామహే దాతావాజస్ కారవ స్వాం వృత్రేష్మింద్రసత్పతిర్నరస్వాం కాష్ఠా సర్వతః యజ్ఞావ ఇంద్రదే శతగం శలం భూమే రుదస్యో నత్వా వజ్రేణ్ సహస్రగం సూర్యా అనునజాతమష్టరోదసీ ంద్రమందరుషావహర్యస్వాద్రి సోదర్బాహుభ్యాగం సుయతో నార్వా రేవతేర్ణస్తమాజమింద్రే సంతు వివాజా క్షుమంతోయాధర్మదేవ ఉదగ్నే సుయస్తవ విద్యోదిశోదిత్యం జాతవేదం సప్తత్వా హరితోరథే వహంతి దేవ సూర్య శోచిష్కేదం విచక్షణ చిత్రం దేవానాముదగాదనే కంచక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ప్రాద్యావా పృథివీ అంతరిక్షకం సూర్యాత్మా జగదస్తస్థుషశ్చ విశ్వే దేవాది తావృథ ఋతుభిర్హవనస్కృతః ద్విషంతాయ్యజ్జంపయః విశ్వే దేవాశృణుదేవగుంభవం మే యే అంతరిక్షేయముపద్యమిష్ట ఏ అగ్నిష్ట్వా ఉత భావిత్రా ఆసుభ్యాస్మిన్ పరిహిమాదయద్వాం విశ్వరూపోపై పాష్ట్ర పురోహిత దేవానామాసీత్ స్వస్త్రీయోసురాణాం తస్య త్రీణి శీర్షాణ్యాసన్ స్వమపానకం సురాపానమన్నాదనకుంస ప్రత్యక్షం దేవేభ్యో భాగమవదత్ పరాక్షమసురేభ్యః సర్వస్మై వై ప్రత్యక్షం భాగం వదంతి యస్మాదేవ పరాక్షం వదంతి తస్య భాగముదితస్తస్మాదింద్రాభిభేదీంద్రం పర్యావర్తయతే వజ్రమాదాయ శీర్షాన్యచ్చినద్యత్స్వమపానమాదే సవిందనాభవద్యత్సురామానకం సకలవింగోగదన్నాదనకం సరిత్రిరత్రస్యాంజలినా బ్రహ్మహత్యామవగృహ్ణాగం సంవత్సరమవిభస్తం భూతాన్యభ్యక్రోశం బ్రహ్మహన్యదిశ పృథివీముపాసీదస్తే బ్రహ్మహత్యాగే తృతీయం ప్రతిగృహాన్ని దిశా ప్రవే ణే ఖాతాత్పరా భవిష్యంతి మన్యేతతో మా పరాభోవమితి పురాతే సంవత్సరా విరోహాదిత్యబ్రవీత్ తస్మాత్ పురా సంవత్సరా పృథివ్యై ఖాతమపి రోహతి వారే పృథగ్యక్యస్యై తృతీయం బ్రహ్మహత్యాగై ప్రత్యగ్రంహాత్తత్స్వకృతమిరిణమభవత్ తస్మాదాహితాగ్నిశ్రద్ధాదేవ స్వకృతగిరిణేనావస్యద్బ్రహ్మహత్యాగై వనస్పదేనుపాసీదస్తే బ్రహ్మహత్యాయే తృతీయం ప్రతిగృహీతే బ్రువన్వరం వృణామహే వృక్ణాత్ పరా భవిష్యంతో మన్యామహే తదో మా పరా భూమే ్రష్టనాద్వభూయాగం సమత్యష్టారిత్యబ్రవేత్ తస్మాదావ్రష్టనాద్ వృక్షాణాం భూయాగం సమత్యష్టం నివారే పృథగ్నిశ్చేషాన్ తృతీయం బ్రహ్మహత్యాయే ప్రత్యగ్రహ్ణాన్ సనిర్యాసోభవత్తస్మాంజలియాసస్య నాశ్యం బ్రహ్మహత్యాయే కేకవన్నో ఖలు యగేవలోహితో యో వాశ్చనాన్నిర్యేషితస్య నాశ్యం కామమన్యస్య సస్త్రేషకం సాదముపాసీదస్యే బ్రహ్మహత్యాయే తృతీయం ప్రతిగృహ్ణీతే రితా అబ్రువన్వరం వృణామహారిత్రియా ప్రజాం విందామహై కామమావిజలితో సంభవామే తస్మాదృత్రియా స్త్రియ ప్రజాం విందందే కామమావిజలితో సంభవంతి వారే పృథగ్నిత్యాసాం తృతీయం బ్రహ్మహత్యాయే ప్రత్యగృహ్ణాన్ సా మనవద్వాసా అభవత్ మనవద్వాదసాన సంవదే జనసహాది జనాస్యా అన్నమద్యా బ్రహ్మహత్యాయే కేశావన్నం ప్రజముచ్చాస్తే సోఖల్బాహురభ్యంజనం వావస్త్రియా అన్నమభ్యంజనమేవన ప్రతిగృహ్యం కామమన్యయాం మనవద్వాసకం సంభవంతి యస్తతో జాయతే సోభిషస్తో యామరణ్యేతస్యేస్తేనో యాం పరాజీందస్యే క్రీత ముఖ్యమగర్భో ప్సుమారుభ్యంతేతస్యేష్టర్మాయా ప్రలిఖదేతస్యే ఖలతిరపమారీయాందేతస్యే కానో యా ధతో ధావదేతస్యే శ్యావధనయా నఖానని గ్రంథదేతస్యే గుణఖీయా గృహతిరస్యే క్లీవో యా రజ్జగం సృజలితస్యా ఉద్బంధుకో యా వర్ణేన విఫలితస్యా ఉన్మాదుకో యా ధర్మేణ విఫలితస్యే ఖడ్గా ప్రదంచరేదంచలినా వాపి వేద ఖర్వేణ వాపాత్రేణ ప్రజాయే గోపీశాయ హతపుత్రో వీంద్రగం సోమమాహరత్తస్మింద్రముపహవమేక్షతన్నోమాయతపుత్రం మే మధీరిశం కృత్వాదహ సోమమవిభత్తస్యదత్యశిష్యదత్వష్టాహవనేయముపప్రావర్తయత్ స్వాహేంద్రశత్రువర్ధస్వేధియదవర్తయత్తభ్యత్రస్య వృద్ధత్వం యదబ్రవీత్ స్వాహేంద్రశత్రువర్ధస్వేదిస్మాదస్యేంద్రశత్రురభవత్స సంభవన్నగ్నేషోమాభిషమభవత్సమిషు మాత్రమిషు మాత్రం విష్మంగవర్ధమాన్ లోకానవృణాద్యమాన్ వృత్రత్వం తస్మాదింద్రాభిభేత్స ప్రజాపతిముపాధావచ్చత్రుర్మే జనేది తస్మై మద్రగం సిక్త్వా ప్రాయచ్చదేతేన జహీజితేనాభ్యాయ దదావబ్రూదామగ్నేషో భౌమా ప్రహారావమందస్మయతిమావై యువగ్ఞస్థయిత్యబ్రవీన్నామభ్యేతమిదౌ భాగధేయమైచ్ఛేదాన్తాభ్యామేతమగ్నేషోమీయమేకాదశకపాలం పూర్ణమాభ్యేత్ ప్రాయచ్ఛత్తావబ్రూతామభిసందష్టౌ వై స్వానశక్నువ ఐదుమిదిసైంద్ర ఆత్మనశ్చేతలోరాపజనయత్పచ్చేతలోరయోర్జన్మయేవగం శీతలోరయోర్జన్మ వేదనైన గం శీతలోరౌహదస్తాభ్యామేణమభ్యనయస్తస్మాజ్జమానాభ్యేషామోజరక్రామతాం ప్రాణాపానౌ వాజేనంతరజహితాం ప్రాణో వై దక్షోపానకృతస్తస్మాజ్జమానాబ్రోయాన్మయి దక్షకృతో విధి ప్రాణాపానా దేవాత్మన్ధత్తే సర్వమాయుర్వదృత్రాన్నిర్హోయవార్తఘం భవత్ పూర్ణమాసే నిరవబ్రహ్మణం దివాయేనం పూర్ణమాసామాస్యాయాప్యాయం నిరస్మాద్వార్తఘ్ని పూర్ణమాసే నోచ్యే పృథంవతి అమావాస్యాయాంతచ్చగ్రస్థాప్యవార్తఘ్నగం హవిర్వజ్రమాదాయ పునరభ్యాయ దతే అబ్రూతాన్ ృథివీమా ప్రహారావయోర్వై శ్రులయిలి చ అబ్రూతాం పరం వృణావహై నక్షత్ర విహితాహమసానేవ్రవీత్ చిత్ర విహితాహమిదీయం తస్మాన్నక్షత్ర విహితాభో చిత్ర విహితేయం ద్యావా పృథివ్యోర్వరం వేదైనం వరో గచ్చతి సాభ్యామేవ ప్రసూత ఇంద్రో వృత్రమహంతే దేవా వృత్రగం హత్వాగ్నేశోమా బ్రువన హవ్యన్నామహతమిదితామబ్రూతామపదేజసౌ వైద్యో వృత్రే వైద్యజోస్తమక్షైతి జిఘౌరిత్యబ్రువన్ గౌర్వాప సర్వస్య మిత్రమిది సాప్రవేద్వరం వృణైమయ్యేవ సతో భయేన భునజాధ్వాయి తద్గౌరాహరత్తస్మాగ్గవి సతో భయేన భుంజత ఏతద్వాగ్నేస్తేజోయద్ధృతమేతత్ సోమస్తగద్వయోజగేవ అగ్నేజోమయోస్తేజోపేదతేజస్తేమభవతి బ్రహ్మవాదినా వదంతి కిందే భక్త్యం బహుర్నమాసమిది ప్రాజాభక్త్యమిది బ్రూయాత్తేనేంద్రం జ్యేష్ఠం పుత్రం నిరవాసాయ యది తస్మాజ్జ్యేష్ఠం పుత్రం ధనేన నిరవసాయ యంతి.